వైరాగ్యం 24వది. నువ్వు నిజంగా జీవితాన్ని అనుభవించి సంతోషంగా ఉండదలిస్తే వైరాగ్య సిద్ధాంతం అర్థం చేసుకొని సాధన చెయ్యి. తరచు పాశ్చాత్యులు వైరాగ్య సిద్ధాంతాన్ని పాటించడం వీలవదని అనుకుంటారు. ఆలోచనాపరంగా వెళితే ఈ సిద్ధాంతం ఒక్కటే సహాయకారి అని నువ్వు అర్థం చేసుకుంటావు. వైరాగ్యం పాత సంస్కారాల బంధాన్ని కాల్చగలిగే అగ్ని వంటిది. వైరాగ్యం అంటే ఉదాసీనంగా ఉండడం, ప్రేమించకుండా ఉండటం అని అర్థం కాదు. వైరాగ్యం ప్రేమ ఒక్కటే. వైరాగ్యం స్వేచ్ఛనిస్తుంది, బంధం బానిసత్వాన్ని తీసుకొస్తుంది. మనం తెలియని చోటు నుండి వచ్చాం, మనం తెలియని చోటుకే వెళ్ళిపోతాం. దైవానికి మనకున్నదంతా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రపంచంలోని వస్తువులన్నీ మన కోసమే, వాటిని వాడుకునే అధికారం మనకి ఉన్నది. అయినప్పటికీ అవి మనవి కావు, అందుచేత వాటిని మనం మన స్వాధీనంలో ఉంచుకోకూడదు. మనకున్న వస్తువుల మీద మనం యాజమాన్యం స్థాపించుకునే హక్కు మనకు లేదు. ఎందుచేతనంటే అవి మనం వాడుకోవడానికి ఇవ్వబడ్డాయి, కానీ అవి మనకు కావు. మనం వాటిని ఒక సాధనంగా వాడుకోవాలి, కానీ వేటి మీద యాజమాన్యం వహించకూడదు. ప్రపంచంలో అన్నిటినీ సాధనాలుగా మాత్రమే ప్రేమించడం నేర్చుకో, కానీ వాటి మీద మమకారం పెంచుకోకు. ఇది వైరాగ్యం తత్వంలోని రహస్యం. ఇది వైరాగ్య తత్వంలోని రహస్యం. దైవం యొక్క గొప్పతనాన్ని, ప్రాపంచిక వస్తువుల క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడంతో సంపూర్ణ వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం రావడంతో సాధకుడు తన కోరికలు, చపలత్వాలు, ఆశలు, చింతల నుండి స్వేచ్ఛ పొందుతాడు. వ్యాకులత నుండి స్వేచ్ఛ ఉంటే తన సాధనను సంపూర్ణ హృదయంతో వ్యక్తి చేసుకోవచ్చు. వైరాగ్యం సాధన ప్రకృతిని వృద్ధి చేస్తుంది. వ్యక్తి తన గమ్యాన్ని చేరే వరకు అన్వేషణ కొనసాగించడానికి వైరాగ్యంతో కూడిన సాధన సహాయపడుతుంది.